చేరాలమ్మా పరువే కోరి చెయ్యెత్తి మొక్కాలమ్మా అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మలు జాలి మాలిన ఈ గాలి తేరి పారా చూసి వేసేయిలా మావి మాటున దాగుంటే కూత వేసి గుబ్బలు నవ్వే గోలా తరుణిరో కరుణతో మోక్షం చూపే కిరణమై నిలిచానే తనువుతో పుట్టే మాయను తెలుపగా పిలిచానే వాడిపోని సిరులెన్నో పూలు పూచేటి కుమ్మారెమ్మ గుమ్మ నేను కోరే ఆ తారా ఏది మీలోన భామ భామ భామ చూసే కలలు ఎన్నో ఉన్నా చూపే హృదయం ఒకటే ఉందమ్మా అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మలు బామా బామా తీరాన్ని చేరాలమ్మా పరువే కోరి చెయ్యెత్తి మొక్కాలమ్మా.